بسم الله الرحمن الرحيم. قد سمع الله قول التي تجادلك في زوجها وتشتكي إلى الله والله يسمع تحاوركما، إن الله سميع بصير. الذين يظاهرون منكم من نسائهم ما هن أمهاتهم، إن أمهاتهم إلا اللائي ولدنهم، وإنهم ليقولون منكرا من القول وزورا، وإن الله لعفو غفور. أننت كرنا ميدو అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. తన భర్త వ్యవహారంలో నీతో వాదిస్తూ ఉన్నటువంటి, అల్లాతో మొరపెట్టుకుంటూ ఉన్నటువంటి స్త్రీ మాటలను అల్లాహ్ విన్నాడు. అల్లాహ్ మీ ఉభయుల సంభాషణను వింటున్నాడు. ఆయన అన్నీ వినేవాడు, అన్నీ చూసేవాడును. మీలో ఎవరు తమ భార్యలను జిహారు ద్వారా దూరంగా ఉంచుతారో వారికి వారి భార్యలు తల్లులు కాజాలరు. వారిని కన్నవారే వారి తల్లులు. వారు ఎంతో అనుచితమైన, ఎంతో అసత్యమైన మాటను పలుకుతున్నారు. యదార్థమేమిటంటే అల్లాహ్ ఎంతో క్షమించేవాడు, దోషాలను ఉపేక్షించేవాడూను. والذين يظاهرون من نسائهم ثم يعودون لما قالوا فتحرير رقبة من قبل أن يتماسا، ذلكم توعظون به والله بما تعملون خبير. فمن لم يجد فصيام شهرين متتابعين من قبل أن يتماسا، فمن لم يستطع فإطعام 60 مسكينا. ఎవరైన తమ భార్యలను జిహారు ద్వారా దూరంగా ఉంచి ఆ తరువాత తాము అన్న మాటను వారు ఉపసంహరించుకోదలిస్తే, వారు ఉభయులు ఒకరినొకరు తాకకముందే ఒక బానిసను విడుదల చేయవలసి ఉంటుంది. దీని ద్వారా మీకు ఉపదేశం చేయబడుతోంది. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. ఎవరికైనా బానిస లభించని పక్షములో ఉభయులు ఒకరినొకరు తాకకముందే అతను వరుసగా 2 మాసాల పాటు ఉపవాసముండాలి. ఈ పని కూడా చేసే శక్తి లేనివాడు 60 మంది నిరుపేదలకు భోజనం పెట్టాలి. إن الذين يحادون الله ورسوله كبتوا كما كبت الذين من قبلهم، وقد أنزلنا آيات بينات وللكافرين عذاب مهين. يوم يبعثهم الله جميعا فينبئهم بما عملوا، أحصاه الله ونسوه والله على كل شيء شهيد. మీరు అల్లాను ఆయన ప్రవక్తను విశ్వసించేందుకు ఈ ఆజ్ఞ ఇవ్వబడుతోంది. ఇవి అల్లాహ్ నిర్ణయించిన హద్దులు. తిరస్కారులకు బాధాకరమైన శిక్ష పడుతుంది. అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు తీవ్రంగా అవమానం పాలు చేయబడతారు. వారికి పూర్వం గతించిన వారు అవమానం పాలు చేయబడిన విధంగా మేము స్పష్టమైన వాక్యాలను అవతరింపజేశాము. ఇక తిరస్కారులకు తీవ్రమైన అవమానంతో కూడుకున్న శిక్ష పడుతుంది. అల్లాహ్ వారందరినీ మళ్లీ బ్రతికించి లేపి వారేమేమి చేసి వచ్చింది వారికి తెలియజేసే రోజున వారికి అవమానభరితమైన శిక్ష పడుతుంది. వారు మరచిపోయారు కాని అల్లాహ్ వారు చేసినవన్నీ ఒక్కొక్క దానిని లెక్కపెట్టి భద్రంగా ఉంచాడు. అల్లాహ్ ప్రతి ఒక్కదానికి సాక్షిగా ఉన్నాడు. أَلَمْ تَرَ أَنَّ اللَّهَ يَعْلَمُ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ مَا يَكُونُ مِن نَّجْوَىٰ ثَلَاثَةٍ إِلَّا هُوَ رَابِعُهُمْ وَلَا خَمْسَةٍ إِلَّا هُوَ سَادِسُهُمْ وَلَا أَدْنَىٰ مِن ذَٰلِكَ وَلَا أَكْثَرَ إِلَّا هُوَ مَعَهُمْ أَيْنَمَا كَانُوا ثم ينبئهم بما عملوا يوم القيامة إن الله بكل شيء عليم. భూమి ఆకాశాలలో ఉన్న ప్రతి వస్తువును గురించి అల్లాకు తెలుసనే విషయం నీకు తెలియదా? ముగ్గురు వ్యక్తులు కలిసి ఏవైనా మంతనాలు జరిపినప్పుడు వారి మధ్య నాలుగోవాడుగా అల్లా కాకుండా ఉండటం అనేది ఎన్నడూ జరగదు. లేదా ఐదుగురు వ్యక్తులు కలిసి మంతనాలు జరిపినప్పుడు వారిలో ఆరోవాడుగా అల్లా కాకుండా ఉండటం అనేది కూడా ఎన్నడూ జరగదు. రహస్యాలోచనలు జరిపేవారు వీరికంటే తక్కువ మంది ఉన్నా లేక ఎక్కువ మంది ఉన్నా వారు ఎక్కడ ఉన్నా అల్లాహ్ వారితో పాటు ఉంటాడు. ఆ తరువాత ప్రళయం నాడు ఆయన వారికి వారేమేమి చేసి వచ్చారో అంతా తెలియజేస్తాడు. అల్లాహ్ ప్రతి విషయము తెలిసినవాడు. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ نُهُوا عَنِ النَّجْوَى ثُمَّ يَعُودُونَ لِمَا نُهُوا عَنْهُ وَيَتَنَاجَوْنَ بِالْإِثْمِ وَالْعُدْوَانِ وَمَعْصِيَةِ الرَّسُولِ وَإِذَا جَاءُوكَ حَيَّوْكَ بِمَا لَمْ يُحَيِّكَ بِهِ اللَّهُ وَيَقُولُونَ فِي أَنفُسِهِمْ لَوْلَا يُعَذِّبُنَا اللَّهُ بِمَا نَقُولُ حَسْبُهُمْ جَهَنَّمُ يَصْلَوْنَهَا فَبِئْسَ الْمَصِيرُ. رهస్య సమాలోచనలు చేయవద్దని నిషేధించటం జరిగినప్పటికీ తిరిగి నిషేధించబడిన దానినే చేస్తున్న వారిని నీవు చూడలేదా? వారు రహస్యంగా పాపము దౌర్జన్యము ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన విషయాలను పరస్పరం మాట్లాడుకుంటారు. వారు నీ వద్దకు వచ్చినప్పుడు అల్లాహ్ నీకు సలాము చేయని రీతిలో వారు నీకు సలాము చేస్తారు. మనం చెప్పుకునే ఈ మాటలకు అల్లాహ్ మనల్ని ఎందుకు శిక్షించడు అని వారు తమ మనస్సులలో అనుకుంటారు. వారికి నరకమే చాలు, వారు దానికే ఇంధనమవుతారు. వారి పర్యవసానం అత్యంత ఘోరమైనది. يا ايها الذين امنوا اذا تناجيتم فلا تتناجوا بالاثم والعدوان ومعصيه الرسول وتناجوا بالبر والتقوى واتقوا الله الذي اليه تحشرون إنما النجوى من الشيطان ليحزن الذين آمنوا وليس بضارهم شيئا إلا بإذن الله وعلى الله فليتوكل المؤمنون. విశ్వాసులార, మీరు గనక పరస్పరం రహస్య విషయాలు మాట్లాడుకుంటే పాపము దౌర్జన్యము దైవ ప్రవక్త పట్ల అవిధేయతలకు సంబంధించిన విషయాలు కాకుండా సత్యానికి దైవభీతికి సంబంధించిన విషయాలను మాట్లాడుకోండి. మీరు దేవునికి భయపడుతూ ఉండండి. పునరుత్థాన దినాన మీరు ఆయన సన్నిధిలో హాజరు కావలసి ఉంది. రహస్యమంతనాలు జరపటం శైతాను చేష్ట. విశ్వాసులకు మనస్తాపం కలిగించటానికే ఈ చేష్ట చేయబడుతుంది. వాస్తవానికి దైవాజ్ఞ లేనిదే అది వారికి ఏమాత్రం నష్టం కలిగించగలదు. విశ్వాసులు అల్లానే నమ్ముకోవాలి. యా అయ్యుహల్లజీన ఆమను ఇదా ఖీల లకుమ్ తఫస్సహు ఫిల్ మజాలిస్ ఫఫ్సహు యఫ్సహిల్లాహు లకుమ్ وإذا قيل انشزوا فانشزوا يرفع الله الذين آمنوا منكم والذين أوتوا العلم درجات والله بما تعملون خبير విశ్వసించిన ఓ ప్రజలారా, మీ సమావేశాలలో వచ్చే వారికి చోటు కల్పించండని మీతో అన్నప్పుడు మీరు జరిగి చోటు కల్పించండి. అల్లాహ్ మీకు విశాలమైన చోటును ప్రసాదిస్తాడు. మిమ్మల్ని లేచి వెళ్లండి అని అన్నప్పుడు లేచి వెళ్లండి. మీలో విశ్వసించిన వారికి, జ్ఞానం ప్రసాదించబడిన వారికి అల్లాహ్ ఉన్నతమైన స్థానాలు ప్రసాదిస్తాడు. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. يا أيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك خير لكم وأطهر فإن لم تجدوا فإن الله غفور رحيم విశ్వసించిన ఓ ప్రజలారా, మీరు దైవ ప్రవక్తతో ఏకాంతములో మాట్లాడదలిస్తే మాట్లాడబోయే ముందు ఏదైనా కొంచెం దానం చెయ్యండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది, ఎంతో పవిత్రమైనది. అయితే దానం చేయటానికి మీ వద్ద ఏమీ లేకపోతే అప్పుడు అల్లాహ్ క్షమించేవాడు, కరుణించేవాడు అని తెలుసుకోండి. أأشفقتم أن تقدموا بين يدي نجواكم صدقات فإذ لم تفعلوا وتاب الله عليكم فأقيموا الصلاة وآتوا الزكاة وأطيعوا الله ورسوله والله خبير بما تعملون మీరు ఏకాంతములో మాట్లాడే ముందు దానము చేయవలసి వస్తుందని భయపడ్డారా? సరే, ఒకవేళ మీరు అలా చేయకపోతే పోనివ్వండి. అల్లాహ్ ఈ విషయంలో మిమ్మల్ని మన్నించాడు. అందువల్ల కనీసం నమాజును స్థాపిస్తూ ఉండండి, జకాతు చెల్లిస్తూ ఉండండి, అల్లాకు ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాకు తెలుసు. أَلَمْ تَرَ إِلَى الَّذِينَ تَوَلَّوْا قَوْمًا غَضِبَ اللَّهُ عَلَيْهِمْ مَا هُمْ مِنْكُمْ وَلَا مِنْهُمْ وَيَحْلِفُونَ عَلَى الْكَذِبِ وَهُمْ يَعْلَمُونَ أَعَدَّ اللَّهُ لَهُمْ عَذَابًا شَدِيدًا إِنَّهُمْ سَاءَ مَا كَانُوا يَعْمَلُونَ اتخذوا أيمانهم جنة فصدوا عن سبيل الله فلهم عذاب مهين لن تغني عنهم أموالهم ولا أولادهم من الله شيئا أولئك أصحاب النار هم فيها خالدون అల్లా ఆగ్రహానికి గురి అయిన ఒక వర్గం వారిని మిత్రులుగా చేసుకున్న ప్రజలను మీరు చూడలేదా? వారు మీ మనుషులు కారు, వారి మనుషులు కారు. వారు బుద్ధిపూర్వకంగా అసత్య విషయాలపై ప్రమాణం చేస్తారు. అల్లాహ్ వారి కోసం కఠిన శిక్షను సిద్ధపరచి ఉంచాడు. వారు చేస్తున్నవన్నీ అతి చెడ్డ పనులు. వారు తమ ప్రమాణాలను ఢాలుగా చేసుకుని దాని చాటున ప్రజలను అల్లా మార్గం నుండి నిరోధిస్తున్నారు. దీనికి గాను వారికి అవమానభరితమైన శిక్ష పడుతుంది. అల్లా శిక్ష నుండి వారిని కాపాడటానికి వారి సంపదలు పనికిరావు, వారి సంతానమూ ఉపయోగపడదు. వారు నరకవాసులు. అందులోనే వారు శాశ్వతంగా ఉంటారు. يوم يبعثهم الله جميعا فيحلفون له كما يحلفون لكم ويحسبون أنهم على شيء ألا إنهم هم الكاذبون استحوذ عليهم الشيطان فأنساهم ذكر الله أولئك حزب الشيطان ألا إن حزب الشيطان هم الخاسرون إن الذين يحادون الله ورسوله أولئك في الأذلين كتب الله لأغلبن أنا ورسلي إن الله قوي عزيز الله వారందరినీ లేపిన రోజున వారు ఆయన ముందు కూడా మీ ముందు చేసినట్లే ప్రమాణాలు చేస్తారు. దీనివల్ల తమ పని కొంత నెరవేరుతుందని వారు అనుకుంటారు. బాగా తెలుసుకోండి, వారు పరమ అసత్యవాదులు. శైతాను వారిని ఆవహించి ఉన్నాడు. వారు తమ హృదయాలలో దేవుని సంస్మరణను మరచిపోయేలా చేశాడు. వారు శైతాను పక్షానికి చెందినవారు. జాగ్రత్త, శైతాను పక్షం వారే నష్టానికి గురి అయ్యేవారు. నిశ్చయంగా అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారు నీచాతి నీచమైన సృష్టికి చెందినవారు. నేను నా ప్రవక్త మాత్రమే ఆధిక్యం వహించి తీరుతాము అని అల్లాహ్ వ్రాసే పెట్టాడు. నిజానికి అల్లాహ్ సర్వశక్తిమంతుడు సర్వాధికుడూను. لا تجد قوما يؤمنون بالله واليوم الآخر يوادون من حاد الله ورسوله ولو كانوا آباءهم أو أبناءهم أو إخوانهم أو عشيرتهم أولئك كتب في قلوبهم الإيمان وأيدهم بروح منه ويدخلهم جنات تجري من تحتها الأنهار خالدين فيها رضي الله عنهم ورضوا عنه أولئك حزب الله అల్లాను పరలోకాన్ని విశ్వసించేవారు అల్లాను ఆయన ప్రవక్తను వ్యతిరేకించేవారిని ప్రేమించటాన్ని నీవు ఎన్నడూ చూడలేవు. ఆ వ్యతిరేకించేవారు వారి తల్లిదండ్రులైనా వారి కుమారులైనా వారి సోదరులైనా సరే లేదా వారి కుటుంబీకులైనా సరే వారి హృదయాలలో అల్లాహ్ విశ్వాసాన్ని స్థిరంగా నాటాడు. తన తరఫు నుండి ఒక ఆత్మను ప్రసాదించి వారికి బలాన్ని ఇచ్చాడు. ఆయన వారిని క్రింద కాలువలు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. ఆ వనాలలో వారు శాశ్వతంగా ఉంటారు. అల్లాహ్ వారి పట్ల ప్రసన్నుడయ్యాడు. వారు అల్లా పట్ల సంతృష్టి చెందారు. వారు అల్లా పక్షానికి చెందినవారు. జాగ్రత్త, అల్లా పక్షం వారే సఫలీకృతులయ్యేవారు.